ఇప్పుడు నేను చదవబోతున్న పుస్తకం టి పద్మనాభన్ గారిచే వ్రాయబడి డాక్టర్ శ్రీనివాస చక్రవర్తి గారిచే తెలుగులోనికి అనువదించబడిన భౌతిక శాస్త్రం ఎలా మారింది అన్న పుస్తకం. చాలా చాలా కాలం క్రితం, సుమారు క్రీస్తుపూర్వము 10,000లో ఒక విధమైన గృహ విజ్ఞానం ఉండేది. అందుకు అనువైన సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉండేది. అతి ప్రాచీన నాగరికతలకి కూడా ఎంతో సాంకేతిక పరిజ్ఞానం ఉండేది. కానీ ప్రకృతి చర్యలన్నిటినీ కొన్ని నీత ధర్మాలతో అభివర్ణించే భౌతిక శాస్త్రం గ్రీకు చాలా వరకు లేదేమో. పైథాగరస్, ఇతను క్రీస్తుపూర్వం 582 నుంచి 497 వరకు జీవించాడు. ఇటువంటి ఎంతరో గొప్ప తత్వవేత్తలకు, పండితులకు గ్రీకు దేశం పుట్టినిల్లు అయ్యింది. ఇతగాడు తీగలు మీటి సామరస్యం మీద ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఏ బి పొడవుల మధ్య లేదా ఒక రెండు తీగలు 1:2 లేదా 2:3 వంటి సరళ నిష్పత్తి ఉంటే ధ్వని వినటానికి శ్రావ్యంగా ఉంటుంది. నిష్పత్తులు జటిలం అవుతున్న కొద్దీ ధ్వని కర్ణకఠోరంగా మారేది. పైథాగరస్ సమకాలికుడైన జీనో కదలిక అనేది అసంభవం అని తేల్చిపారేశాడు. దీనికే జీవో వైపరీత్యం అనే పేరు. ఇప్పుడు అచిలీసు, తాబేలు పరుగు పందెం వేసుకున్నారనుకుందాం. తాబేలు 10 అడుగులు ముందరే బయలుదేరింది. అచిలీసు ఆ దూరం పరిగెత్తే లోపల తాబేలు కొంచెం ముందుకు వెళుతుంది. అచిలీసు ఆ దూరం కూడా పరిగెత్తే లోపల తాబేలు మరికొంచెం ముందుకు వెళుతుంది. అందుచేత అచిలీసు వాడి జన్మలో తాబేలును పట్టుకోలేడన్నమాట. డెమోక్రటన్ పదార్థం అనవధికంగా విచ్ఛిన్నం కాదని ప్రతిపాదించి జీవ వైపరీత్యాన్ని పరిష్కరించదలిచాడు. అగ్ని, నీరు, మట్టి, గాలి పరమాణువుల కలయికే పదార్థం. క్రీస్తుపూర్వం 336-323 మధ్య అలెగ్జాండర్ చక్రవర్తి తన మహాసామ్రాజ్య స్థాపన పని మీద ఉన్నాడు. అదే కాలంలో అతని గురువు అరిస్టాటిల్ ఓ విజ్ఞాన సామ్రాజ్య స్థాపన పనిలో ఉన్నాడు. ఏథెన్స్లో లైసియం తర్కం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం వంటి ఎన్నో అంశాల మీద ఉపన్యాసాలు ఇచ్చాడు. ఈ శాస్త్రానికి పేరు పెట్టింది కూడా ఇతడే. దురదృష్టవశాత్తు భౌతిక శాస్త్రంలో ఈయన చెప్పిన ఎన్నో విషయాలు తప్పు. భూమి కేంద్రం, దాని మీద అగ్ని, నీరు, వాయువు వరుసగా ఉన్నాయి. వస్తువులు తమ సహజ స్థితి దిక్కుగా పయనిస్తాయి. కాబట్టి రాయి పడుతుంది, బుడగ తేలుతుంది. అంతేకాకుండా తేలికైన వస్తువుల కన్నా బరువైన వస్తువులు వేగంగా కింద పడతాయి అని బోధించేవాడు. అలెగ్జాండర్ మరణం తరువాత ఆయన సేనానులు సామ్రాజ్యాన్ని పంచుకున్నారు. ఈజిప్టు టోలమీ కిందకు వచ్చింది. ఆయన రాజధాని అలెగ్జాండ్రియా గొప్ప మేధోవృత్తికి ఆలవాలమయ్యింది. యూక్లిడ్ లాంటి గొప్ప పండితులకి అలెగ్జాండ్రియా స్ఫూర్తినిచ్చింది. ప్రాచీన శాస్త్రవేత్తలలోకెల్లా ఘనుడు ఇక్కడే పుట్టాడు.